ధృష్టమాగాహి ఆత్మా ప్రణత్ంద్రియం రజసో జ్యోతిరస్మిభిః ఇంద్రమిద్ధరేవ హతో ప్రతిధృష్టసమసం ృపయజ్ఞం చమానూషాణృత్రహన్రథం యుక్త బ్రహ్మణాహరీర్వాదీనం సుతే మనోగ్రామాకృణోతు భగ్నునా ఇమమింద్రసుకం మే వజ్రేష్టమత్యం మదం శుక్రశ్చాభ్యర్థరంధారాతాదనే ఇంద్రాయ నో నమత్తోక్తానీరబ్రవీతన సుతామత్వరింద్రవోజ్యేష్టం నమస్తాసాహ్రసీత రోహరీయదింద్రజచ్చాసే నగష్పానో మద్మనానగిష్మశ్వానసే యజేకయద్విదర దేవ సుమత్తాయ దాసుషే అప్రతిష్కృత ఇంద్రో అంగా కదామత్తమరాధతం పరాక్షుంబమివ స్ఫురత్ కదానస్వస్త్రభక్తిర ఇంద్రో అంగా చిద్ధిత్వా బహుభ్యాసుకావాసతి ఉగ్రం తత్పత్యదేశమ ఇంద్రో అంగా ిోపతోమద్భక్తిబంది గౌర్యాంద్రేణ సయాపరీర్మృష్ణామదంది శోభదేవ స్థిరస్వరాజ్యం కాశనాయుభ సోమం ధ్రేణం విమృష్ణాయ ధేనవో వజ్రం హిన్వంది కాయ కంభ స్థిరస్వరాజ్యం సహస్రపర్యం ప్రచేతసే పురోని పూర్వచిత్తేవేరణస్వరాజ్యం ఇంద్రోదీతాస్తభిర్వృత్రణ్య ప్రతిష్కృత జగానభతేర్ణవన్న స్వచ్చి పర్వదేష్పస్త్రిగం ీరచ్చర్యరావతిహోరమన్వదనాభక్తూరీజ్యంద్రమాసో గృహే కో అద్యయుంగుగా ఋతశ్చీవతో భామినో దుర్ఘటాయో ఆసన్నేషోన్భృత్తమజోభోన్యేషాభృణధత్సీవాత్ కయీషతే భుజ్యతే కోపీ భాయ కోపం తమింద్రం కో అంతి కస్తోకాయకయి భాయోత రాజేధి ప్రవక్తం వే ఏకో జనాయ కో అగ్నిమీష్టే హవిషా ఘృతేన సుజాయ జాత ఋతుభిర్ధ్రువేమీ కస్మై దేవాసు దేవంగప్రదం శిరో దేవస్థమత్యం నత్వన్నామర్ధ్యమర్థేంద్రబ్రవీమి దేవేనాథాం శ్రీమాత భూతయోమోస్మాంతరాచనాదభన్ విశ్వాదనముపమిమానుభవసో నిదర్శనిభ్య ప్రజేతుంభం తేన యోన సప్త యోజామన్ రుద్రస్య రూరవస్తుతం దాత రోదీ మరుదశ్చక్రే వృధేమదం తిలీరాభిరే సుఖిష్మాజ తమక్షిరాసో మహిమానమాసుర దివి రుద్రాసో అధీచక్రిరే సదాహ అర్కం తో అర్కం జనయంతరింద్రియమధిస్తృజోదతి రే వృష్ణీమాతర గోమాతరోజుభయం తనోషు శుభ్రాతరే విరుక్మాద బాధం తే విశ్వమభిమాతి నమపవర్మాన్యేషామనోరీయతే ఘృతం విజయభ్రాజం తే సుమాఖాతృష్టిభిః ప్రత్యాయం ృఢం ప్రాగాధ పృఢధీరయుగ్ధ్వం ప్రయజ్ఞే పృఢధీరయుగ్ధ్వం వాజే అగ్నిం మరుతోరంభయంతృఢస్య విష్యంతి రాశ్చర్మే బోధభిర్యంతి భూమ ఆవోహంతప్తజోరఘుష్టోరఘువత్న ప్రతీకాత బాహుభీః శ్రీజరాభరేరుభస్తం వాదయధ్వం వరదోమధ్వాంధాధ్వం దస్వతమహిత్నాకం తస్తురుచక్రిరే సదాధ్వర్యద్ధావక్రగణం మదచ్యుతం వయోరీ దన్నీ పరిగణి ప్రియే సూరాజివేద్యుధయో నత్మాయత్రవస్య భో న పృథనాదుయే భయం తే విశ్వభువనాభరద్భ్యో రాజానజివత్సేషసంశో నరాయద్భ్యం సుకృతం నిరంజనం సహస్రభిక్ష్యం స్వభా అవర్తయత్ భరతరీంద్రో నల్యపాం శిఖర్తవేహం వృత్రం నిరవామోద్యతం నవాం గోర్ధం నో నుద్రేపదం నమోజాదృహాణం చిత్తిదుర్విపర్వతం భ్రమణంతో బాణం మరుత సుదానోపధే సోమశ్చరణ్యామిదక్రిరే జిహ్మం నో నుద్రేపదం గయాదిశాసింజన్నత్సంగోగామాయ కృష్ణదే ఆగచ్చంతీమవదాచిత్రభానవకామం విప్రశ్చ దర్పయంతధామాభిశ్రమ్మానాయతంధాతో నిధాతుటే యచ్చతాభి అస్మభ్యంతాని మనుతోయం తరయం నాభక్తవృణరస్వీరం మరుతోయస్య హిక్షయే బాధా దివో విమహత తదూ గోపాత మోజనాయ్యమాహతో విప్రస్య వామధీనాశృణుతాహవం ఉదభాయస్ భాజినో నమి ప్రపగక్షతాగోపాతిభ్రే అస్య వీరస్ బర్హిణి సుతస్తో భోగిభిష్ణు ముక్తం మదశ్చ తస్యతే అస్య శ్రోషం పాభుభో విశ్వాయశ్చర్షణీరీ సూరం సదృశీర్షిదాధిమసరద్భిర్మరుతో భయం అభోభిస్తర్షణీనా సుభగస్త ప్రాయజ్య భో మరుతో అస్సు మత్యా ప్రయాధిమర్షత సమానస్ వానరస్ సత్యసమద విరాగామస్ మేనాద యోయం దత్సత్యసమద ఆవిష్టమహిత్వనా విద్యదా విద్యుతారక్షా గూహదా గుహ్యం తమోవిశ్వమత్రిణం జ్యోతిష్టర్తాయస్మసి ప్రత్పక్ష ప్రతవసో విరక్తినో నానత అవీసురారిజీషిణా దృష్టమాసో నృతమాసో అంజిభిర్వ్యానద్రేకేచి దుస్రాజీ వస్తుభిః ఉపహ్వరేషు యదచిధ్వం యజింవయ ఇవ మరుదక్కేన చిత్పథా చోదంతి కోశా ఉపబోరథేష్వాభృతముక్షతా మధుమంతమచ్చతే ైనాపద్మేషు విధురేవ రేచతే భూమిర్యామేషు యుంచతే శుభే క్రేణయోధునయోభ్రాజదృష్టయ స్వయం బాహిత్వం ప్రాణయంత భూతాయ స్వదృక్ృగన స్వయువాయీ బాణస్తవీభిరావృత అధీసచ్చరే ధావానే జ్యోత్యాభిప్రాభిగా ప్రతీకాదిగక్షిందం సంగర్పాదిన్నామాని యజ్ఞాని దిరే త్రియశేకం భానుభిస్తేతేరస్తుభిస్తృత్తాభిస్తుపాదయాీమంతరిక్మినో అభీరవోగ్రేర్భిరమారుతాంనా ఆ విద్యన్మద్భిర్మరుదస్వర్తైరేభిర్యాదృష్టిమద్భిరస్వర్ణై ఆ వరిష్టయానయుగామయో నవక్తతాసు మాయాభిషంగైర్భేకంజాన్విరసతోర్భిరస్మై రుక్మాణచిత్రస్వధీజీవాన్వ్యారసంఘనంత భూమ త్రివేకం భోషువాసీర్మేధావనాడక్రేణవంత భూర్భా యుష్మభ్యంతం మారుతస్సు జాతస్సు విద్యుమ్నాతో ధనయంతే అద్యం అహానిగృధ్రా పర్యావాగోరివాంధియం వార్కార్యాంచ దేవీ బ్రహ్మగన్వంతో గోతమాసో అర్కైరోద్భం నో రుద్రపుచ్చతిం విమధ్యై ేదత్యన్నయోజనమేతిభ్రమోవహ్యంధిరంజక్రానయోగంష్ట్రాభిషాదోరాహూరేరాజావరుతో భద్రే ప్రతిష్టో భజి బాధతో నవాణీ హస్తోభయద్రుధామనస్వధాంగభస్యో మానో భద్రాక్రవోజంతు విశ్వలబ్ధాతో అపారీతాసబుద్ధిదాయోయే అసన్న ప్రాయువో రక్షితారో దివే దీవే దేవానాం భద్రాసో భజర్వేజోజనాం దేవానాం రాతిరభినో నివర్తనా దేవానాం దక్ష్యముపాసేది మా బలం దేవానాయ ప్రదీరంతు జీవసే తాన్ పూర్వాయా దివిదాహోమహే భయం ఫలం మిత్రమదీతిం దక్షమశ్రిధం అజమనం వరుణం సోమస్వినాతరస్వదీన సుభగామయస్కరత్ తన్నోవాతోమయోభువాతు భేషజంగం మాతా పృథివీతమిత్యౌహ తద్రావానస్తోమసుమయోభువస్తదశ్వినాదృణుతం ధృష్ట్యా యువం కమీషానంజగస్తస్సు నస్పతిం ధియం జన్మమవాధే హూమహే భయం ఊఢా నో యథా వేద సామసద్భృధే రక్షితా వాయురదబ్ధ స్వస్తయే స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రావా స్వస్తి న పూషా విశ్వవేదా స్వస్తి నస్తార్క్షో అరిష్టమేమి స్వస్తి నో బృహస్పతిర్దధాసు ప్రషాదస్వా మరుత ప్రశ్నీ మాతరస్సు భయ్యావా నో విదథేషు జగ్మాయః అగ్నిజగ్మామన వస్తూన చక్షసో విశ్వే నో దేవామసాగమన్నిహ భద్రం గర్ణే విశృణుయామదేవా భద్రం పశ్యే మాత్రభిర్యత్రా స్థిరైరంగే స్పృష్టువాంశస్తలోభిర్వ్యాసేమ దేవహీతం యదాయోః శరమిన్న శరలో అంతే దేవాయత్రానశ్చక్రాజరసం తనూనా పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీర్ఘలాదిర్ధంతో అదీతిర్జౌరదీతిరంతరిక్షమదీతిర్మాతాదవిలాసపుత్ర విశ్వే దేవా అదీతిః పంచజగా అదీతిర్జాతమదీతిర్జనిత్వం నో వరుణో మిత్రో నాయతు విద్వాన్ హర్యమా దేవై స్వజోషా ఏవ శ్లోకసేవానాస్తే అప్రమూరామహోభిః ప్రతారక్షంతే విశ్వాహా తే అస్మభ్యం సన్నాయం సన్నమృతామర్త్యేభ్యః బాధమానా అపద్భిదాః విన పథస్సూయ ధియంతింద్రో మరుతా ఊషా భగో పంజాస అగ్రాపూర్ణం కృష్ణమే వాయావ కర్తానస్వస్తి మదా మధువాతారితాయతే మధుక్షరం సింధవ ఆద్వీర్ణస్తోషీ మధురక్షషసో మధుమత్వం రజా మధుజౌరస్సు పిత మధుమాధావనస్తర్మధూమాధూర్యాధ్యేర్గావోన్ సన్నా మిత్రశంబరు నన్నావత్వర్య సన్నయంద్రో బృహస్పతి సన్నో విష్ణోక్రమ సంసా ప్రతీకితో మహేరాత్రం రజిష్టమనో నేషి పంథా ప్రణీతి వితరో నయందో దేవేషు రత్నామ భజంత ధీరా క్రతోభిక్రతర్భోస్తం దక్షైస్సు దక్షో విశ్వమేరాజుభవోక్షాజ్ఞోదేవో నత్యం ప్రదాని బృహద్భీరం నవసోమధామక్ ప్రియో నిత్రో దక్షాయో అర్యమేవాసి సోమ యాసే ధామానిజిపియా పృథివ్యాపర్వదేష్ధీష్ దేభిన్నో విశ్వేష్మన అహేలం రాజన్ సోమ ప్రతిహవ్యాగ్రీభాయ తం సోమాదిరత్తం రాజోదవృద్ధ తం భద్రో అధిక్రతో సోమనోపసో దీవాసు నమ రామహే ప్రియస్తో వనస్పతి సోమహే భగంతయ్యో నృతాయతే యక్షం దాసి జీవతే సన్న సోమ విశ్వతో రక్షారాజం నధాయత నరిష్యేత్తస్తా సోమయాస్తేజోభువూతయస్తి దాసుమయజ్ఞమిదం వచోషాన ఉపాగహి సోమత్తం నా వృధే భవ సోమగేర్భృష్టా భజం వర్ధయా మో వచో విదా స్మృతేకో నామీస యస్థానో అమీవ సుమిత్పష్టిబర్ధన సుమిత్ర సోమనోభవ సోమనారంధినో ఆహృతి గాభో నజపేష్మర్యాయస్వోగ్యే యోమేతారణద్దే మమ దక్షసే కవి పురుష్యానో అవిదత్తే సోమని పాక్యం సర్వాదేవేధిన ఆప్యాయస్వతమే సుదే విశ్వత సోమవృత్యం భవాచస్వంఘసే ఆప్యాయస్వమలిందమసోమవిశ్వేభిరంశుభీ భవానస్వశ్రవస్తమస్తాభృతే సందేపయాంసిమోయంతుమాజాస్తంక్ష్యాంగ్యభిమాజిమానో అమృతాయ సోమశ్రవాంశుత్తమాని భిక్షాయే విశ్వా పరిభూరస్సు యజ్ఞం అయస్వాన ప్రతరాడస్సు వీరో వీర ప్రచారాసో మధుర్యాన్ సోమేం సోమో అర్వందమాసం సోమా వీరం కన్యం దాతి సాధన్యం విదక్షం సహేయం విదశ్రవణం జ్యోదరాజరస్మై అరాధయ్యుత్సృతనాథమక్షిం స్వర్ణమత్సరస్య గోపా హరేషు చాం సుక్షిజం సుశ్రవ సంజయం స్వమివాషధీ స్వమవిశ్వాస్తమపో అజనయత్వంగా సోర్వా అంతరిక్షణం జో సమోవత్త దేవేన నో మనసా దేవతో మనాజో భాగం తావన్నభియుధ్య మాదీషీడే వీర్యోభయేభ్య ప్రతిజిత్సారమిష్టౌ ఏతావృత్యా పురదత్తేతుమత్రోర్భే అభ్యేతజాతో భానుమందే నిష్కృణ్ ఆయుధానీవ ఘట్టవ ప్రతిగావోరోషేర్యంతి మాతరా ఉదరభక్తన్నరుణా భానవోరుధా స్వాయుజో అరుషేర్గాయుక్ష అక్రన్నృషాతో వయునాయ పూర్వసాయుధం భానుమరుషీవతిశ్రయ జోర్విస్తై భువనాయ గణపతీ కా భోన భృతనం ఉషా భక్తమా ప్రత్యర్చీరుషాదశర్షిక్షతే బాధతే వృత్తమధ్వం స్వరుణవేదోషే స్పందం చిత్రం దివోదూహిత భానుమశ్రే అతారేష్మస్వానమస్ోడా ఉచ్చంతీ వయునాశనోని శ్రియేహన్నోరస్మాయేవిభాసీ ప్రజాపాతో నృపతో అష్టాబుద్ధ్యానుషోగో అద్రా ఉపమా శివాజాన్ ఉభస్తమస్యాహదం సువీరం దాస ప్రవర్గం రయమస్వబుద్ధ్యం సుగంగాజా విభాజివాజ ప్రసూతా సుభగే బిహంతం విశ్వామి దేవీ సుభానాభిచక్ష్యా ప్రదీదే చక్షుర్భియా విభాతి విశ్వం దేవం జరసే బోధయం దే విశ్వస్య వాచమవిదన్మనాయో పునః పునర్జాయమానా పురాణీతమానం వర్ణమభిశుంభమానా స్వర్ణీవ గ్రంథర్విజ ఆమినామర్థశ్చ దేవీ జనయంత్యాయోః యోర్పతి శివో అంతాంగబోధ్యమస్వదారంభృతర్యోజోతి రవిహీమానుష్యాయుగానియోఢాజారస్తక్షాభాతి పశోర్న చిత్రాభగా ప్రసానాదిర్ణక్షోదావుర్విజాస్వైర్ అమీన దీభ్రతాభర్తృషాస్తమాభాస్మభ్యం వాజినీవతి తోకం చతనాయం చామహే ఉషో అద్యేహో అత్యస్వతి విభావతి దేవస్తేభ్యోక్షసో నృతావతి యుక్ష్వాహి వాజినీ భక్తస్వాహ్యాషో విశ్వాసోభగాన్యావాహ అశ్వీనా భక్తిరత్మనా గోమద్దస్వాహిరణ్యవత్ అర్వాగ్రథం సమానసాదిగచ్చతం శ్లోకమాజివోజ్యోజనాయ సక్రతో ఆనవోర్జం వహదమశ్వినాయుం ఏహ దేవామాజో భువాదశ్రాహిరణ్యవర్తనీ షర్భుధో వహంతు సోమాపీతయే అగ్నే సోమాభివంసు మే సృతం మేషణాహమం ప్రతిహర్య సంభవతం దాసు అగ్నేషో మాయో అద్యవామిదం వచస్త పర్యతి తస్మై ధత్తం సువీర్యంగభాం కోఠం స్వస్యం అగ్నేషో మాయాభూతిర్యో భాం దాసాధ్యవిష్టేతిం తమ ప్రజయా సువీర్యం విశ్వమాజుర్యాశ్రవత్ అగ్నిరేషో వాచేది తద్వీర్యం భాగ్యదమస్మీరమదం పరింగా అవాదిరసం వృతయస్యేషో విందసం జ్యోతిరేకం బహుభ్యః యుపమేతాని ద్విరోజాన్యజ్ఞస్య సోమశక్రాతూ అధత్తం యుపం సింధోరభితస్తేన భజ్యాదగ్నేషోమావమంచలం గ్రభీతాన్ ధాన్యం దివో మాచరిష్టాజ భారామధ్నాగన్యం పరిశ్యేనో అద్రే అగ్నేషో మా బ్రహ్మణా వృధానో యజ్ఞాయ చక్రసరు లోకం అగ్నేషో మా హరిణ ప్రస్థితస్య వీతం మర్యాదం మృణనా జుమేధా సుధర్మాధాత్మసాహి భూతమసాధత్తం యజమానాయ సంయో యో అగ్నేషో మా హిషాద మర్యాద్యే భద్రీకామనసాజో ఘృతేన తస్య వ్రతం రక్షణం వాసమం రాజో విసేజనాయ మహి సర్వాయక్షతం అగ్నేషో మాసలే దాసూజీవన సంగిరా సందేవ్రాభూవసు అగ్నేషో మా బలేన భాగ్యో వాం ఘృతేన దాసతి తస్మై దీతయతం బృహత్ అగ్నేషో మా విమానీనో యువం హవ్యాజోషతం ఆయాతముపనస్త అగ్నేషో మా విభ్రతమర్మతో నాప్యాయంతముశ్రియాహ్యసూదా అస్మే ఫలాని భగవత్సు దత్తం కృషదన్నాద్ఫలం దృష్టిమంతం ఇమాం సోమమర్హతే జాతవేదసే రథామివసం మాయే మామనీషయా భద్రాయిన ప్రమాదిరచ్చనం సజ్జగ్నే రక్షే మారీరా మా భయం తవ తస్మే త్వమాజచే సాధత్య గర్వాక్షే దిదధాతేర్వీర్యం సూదావలైనామస్మాత్యం భతిరగ్నే రక్షే మారీరా మా భయం తవ సకేమత్పాదమిధమం సాధయాశియస్తే దేవా హవిరసంచాహూతం స్వాధిత్యావహతాభ్యో పుష్పస్యగ్నే రక్షే మారీరా మా భయం తవ భరామేధ్వం ప్రణవామా హవీం భీతే చినయంతః పర్వణా పర్వణా భయం జీవాదవే ప్రతనం సాధయాధియోగ్నే రక్షే మారీరామా భయం తవ విజాం గోపాస్య చలంతి చందవో దివశ్చయయుతచతుష్పదక్షభిః చిత్ర ప్రకేతవృషసో మహాస్యగ్నే రక్షే మారీరామా భయం తవ మద్భర్యృతహోదాజిభూర్జ ప్రసాప్తాపోతాజనుడా పురోహిత విశ్వా విద్వాధీరవృక్షస్యగ్నే రక్షే మారీరామా భయం తమ యోగిసూత్రదీనసే దూరే జక్షందని దివాదీ రోచసే ంభో అదిదేవస్యగ్నే రక్షే మారీరామా భయం తవ పూర్వో దేవాభవసం గతోరథోస్మాకం సంతో అభ్యస్తు దూఢ్యాతముష్యమసోగ్నే రక్షే మారీరామా భయం తవ వధైర్దుష్ం సాపదూఢ్యో జి దూరే భాజే అంతీ పాకేతి దక్షిణాయజ్ఞాయ గణలే సుఖం గ్రధ్యగ్నే దక్షే మారీరామా భజం తమ చతుర్థారుడారోహీ తాదసే పాత జూతారుషభస్వా ఆదిమతి మణినో ధూమకే తునాగ్నే రక్షే మారీరామా భయం తమ అధస్వనాదృతమిభ్య పదత్రిణా దత్తాయత్తే యపదాదో వ్యస్థిరన్ దేవా అగ్ని ధారయ ప్రథమం గోర్జ పుత్రం భారతం సత్ప్రదానం దేవా అగ్నిం ధారయంద్ర వినోదాయ స్వర్గిం గోపాజాధికారోదస్ దేవా అగ్నిం ధారయంద్ర వినోదాన్న మామే ధాపయే అంతర్విభాజిదేవా అగ్నిం ధారయంద్ర వినోదాజోబ్రంగమోనాయర్మన్నదాధనోమే అమృతత్వం రక్షమాణాదయేనం దేవా అగ్నిం ధారయంద్ర వినోదా ీరవీరవీషం మాత్ర వినోదారాదతే దీర్ఘమాయు దేవానో అగ్నే సమిధారో రేవత్మావకస్రవసే విభారి అన్నా మిత్రో వరో నామామహం చామతి దిస్సింధ పృథివీ ఉరజ్యో అపారస్తో జగమగ్నే సుశుభ్యాలయం అపారస్తోదఘం సుక్షేత్రియాసూగాయాజామహే అపనస్తోదఘం ప్రయద్బంధిష్టయేకాస్మాకాశ్చూరయా అపనస్తోదఘం ప్రయత్నే అగ్నే సూరయోజాయే మహి ప్రదే వయమ్ అపనస్తోదఘం ప్రయదగ్నే సహస్వసో విశ్వసో యంతి భానవాః అపనస్తోదఘం సమగిరిశ్వసోమ విశ్వనః పరిభూరసి అపనస్తోదఘం దృషో నో విశ్వసో ముఖాదీనావేవ పారయ అపనస్తోదఘం సహస్సింధోమివ నావజాతి వర్షా స్వస్తయే అపనస్తోదఘం వైశ్వానరస్మతోరాజాంభువనామభిశ్రీ ఇతో జాతో విశ్వమిదం విశక్తే వైశ్వాధనో జాతతే సూర్యేన పృష్టో దివి పృష్టో అగ్ని పృథివ్యాం పృష్టో విశ్వామోటీరామీ వేస ైస్వానరస్తృష్టోస్తోదివాసరిణ పాదనక్తం ఐష్టమతత్సమస్మాయో మఘవానస్తంతర్ణా మిత్రవరో నోమామహం తామదే నిశ్చింద పృథివీ ఉదరజో జాతమేదేనుమామసోమామరాజీరాజిమేదా సహ పర్షదతి దుర్గాది విశ్వామే సింధుమిదాని స్వయోమృషావృష్ణేమోమహోదిమ పృథివ్యాచ్రాట్ సదీనసత్వాహవ్యోభరే మరుత్వాన్నోభవత్ంద్రభూతి సూర్యోభరే భరే వృత్తి ృంగమస్తేభిస్తేభిరేవైర్మరుత్వాన్నోభవత్ంద్రభూతి విమోనయచ్చేత సోదుఖానా పంథా సోయంజితమతాపరీతాదహి పౌంసేభిర్మరుత్వాన్నోభవత్ంద్రభూతి సో అంగీరోభిరంగీరస్తమోభో మృఢా మృఢాభిస్తేభిస్త రక్మిభిర్రక్మీవాచభ్యేష్టో మరుత్వాన్నోభవత్మింద్రభూతి భవత్ంద్రభూతి సమన్యుమే సమదాన కర్తాస్మాకే భిన్నభిస్సూర్యరత్ అస్మిన్మహన్ సతత్వాది పునభూతో మరుత్వాన్నోభవత్ంద్రభూతి సమూదయోరణయన్ సూరదాతౌకం క్షేమస్ క్షితయ కృణ్వత్ర కరుణస్ేతయేకో మరుత్వాన్నోభవత్ంద్రభూతి సమత్సంగతమోత్సవేషణ నమవేతం ధనాయ సో అంధే జమజ్జ్యోతిర్విదన్ మరుత్వాన్నోభవత్ంద్రభూతి సంజేనాయమతి ప్రాధాతస్థిత్సదక్షిణే సంగృహీతాకృతాని సగీర్ణాధిత్సనీతాధనాని మరుత్వాన్నోభవత్ంద్రభూతి సగ్రామేభిత్సనీతాదరసేభిర్విదే విశ్వాభిర్వా భవత్ంద్రభూతి సమజాతిభిర్వాపురుహోతయోకస్తనాయస్తే మరుత్వాన్నోభవత్ంద్రభూతి సమద్రవృద్ధస్వీమముగ్రస్తహస్తేతీధనుభ్వా సంవేషోనశాన్నోభవత్ంద్రభూతి తనశ్చవ్రక్రందనిష్మత్స్వర్గాదివోరచేతోరపతస్మీవాన్ సంసాజంతే ధనయస్తం ధనాని మరుత్వాన్నోభవత్ంద్రభూతి యస్యాజస్రం సమధామానముఖం పారిభుజద్రోదసి విశ్వదస్తి మరుత్వాన్నోభవత్ంద్రభూతి నయస్దేవదేవచానమర్తాపశ్చనసోకంతమాపు స ప్రణిక్వాత్సక్షసాక్ష్మో జివస్ మరుత్వాన్నోభవత్ంద్రభూతి రోహిచ్చావాసుమనం దుర్లభావేర్జుక్షాయ విద్రాస్వస్ గృహం మంత్రం విభ్రాతి దోర్షం మంత్రాజీకేతనాహోషేషు భిక్షు ఏకత్యత్తయింద్రవృష్ణాభుక్తం వాణంతిరాధ విద్రా స్వృష్టిరం భరేణ సహలేభయమానసులాధాన్శిన్యాంశపురహోదయే వైర్హత్వాణివర్హీ స నక్షేత్రం సజీభిస్తోజంతమస్వ్రా విశ్వాహేంద్రో అధివక్తానో అస్తవారి కృతాంతనుజాపవాజం కర్ణో మిత్ర